42 ఈసిత్రి సం ధా ఈసిత్రి ఇచ్చతి ఇష్టే ఇతి ఈసిత్రి సర్వపేరిక ఇత్యర్థః ఓం ఇత్యే నమః ఆం వి కోరుచున్నది అనగా ఇచ్ఛాశక్తి రూపిణి సర్వప్రాణులను శాసించినట్టిది గావున పరదేవత ఈసిత్రి అను నామముచే నొప్పరుచున్నది